జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతుల పాదధూళికి శిరస్సు వంచి నమస్కరించి నేను చేసే విన్నపం, అయ్యా అందరూ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు విన్నంతవరకు. మరి రేపటి నుండి ధనుర్మాసం ఆరంభం. గోదమ్మ చెప్పినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధం దాదాపుగా ప్రపంచమంతా అనుసరిస్తూ ఉన్నారు. అలాగే యూట్యూబుల్లో ఎన్నో రకాలుగా ఎందరో మహానుభావులు గ్రూపుల్లో అన్నిటిలోనూ టీవీల్లోనూ పంచభక్ష పరమాన్నాలు వడ్డించినట్లుగా చక్కగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఈరోజు అవతారిక, రేపటి నుండి పాసురారంభాలు చెప్తూ ఉంటారు. హాయిగా మనమందరమీ వింటూ ఉందాం. ఇక నేను కూడా ఏం చెప్పేదేమీ పెద్దగా ఉండదనుకోండి, ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా ఓ 10 నిమిషాలు ప్రబంధ గౌరవంతో చెప్తూ ఉంటాను. అలా మరి ఆయాసము, ఇంకా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు, వీటన్నింటిలో నుండి అధిగమించి ఇంకా ఎక్కువగా చెప్పటం అని అంటే నాకు సాధ్యం కాదు. కనుక దయచేసి అందరూ కూడా క్షమించండి. రామాయణాన్ని మనము, ఇది నిరంతర ధారావాహిక, అంటే మనదొక్కటే కాదు, రామాయణము ఈ భూమండలం మీదే కాదు అన్ని లోకాలలోనూ కూడా, బ్రహ్మలోకము నుండి కూడా ఈ ప్రపంచమంతా కూడా నిరంతరము పఠనము, పాఠనము, శ్రవణము జరుగుతూనే ఉంటాయి. యావత్తు స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి అంటూ, ప్రచరిష్యతి అని అంటూ బ్రహ్మదేవుడే చెప్పాడు మొదట్లోనే. కనుక అలా రామాయణము నిరంతరము కూడా ఉంటూ ఉంటుంది. మనమిప్పుడు ప్రస్తుతానికి వారందరినీ కూడా సుఖమైన ప్రదేశాలలోనే ఉంచాము. సీతారాములు శయనించి ఉన్నారు అక్కడ హాయిగా. లక్ష్మణస్వామి మాత్రం ఆయన కాపల కాస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పడక కదా శేషుడు, నిద్రపోయేదేమీ ఉండదు. కనుక ఆయన ఎప్పుడు మెలకుతూనే ఉంటాడు. ఇక గుహుడు, భక్తులు, గుహుని అనుచరులు, భాగవతులు వీళ్ళందరూ కూడా పరమాత్మ కళ్యాణ గుణాలను కీర్తిస్తూనే ఉంటారు. రామచంద్రస్వామి, సీతమ్మవారు అలా యోగ నిద్రలో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ అయోధ్యలో కూడా కౌసల్యను ఓరడిస్తూ ఉన్నది సుమిత్ర మాత. ఆ ఊరడింపులో చాలా అద్భుతంగా ఒక పద్యం చెప్పింది, అంటే ఆమె చెప్పింది కాదు, ఒక మాట చెప్పింది, అది పద్య రూపంలో. నిన్నే గోపీనాథం రామాయణాన్ని చెప్పుకున్నాము కనుక ఒక పద్యాన్ని చూస్తే, వనిత యవ్వా అని శౌర్యం అవార్యము ఏ విధూత కల్మషు తేజంబు దుర్నిరీక్షము ఆ రఘుస్వామి వనవాసమధ్య సలిపి అవలగైకొను సామ్రాజ్యము అది నిజంబు. అక్క ఎందుకు బాధపడతావు, యవని యొక్క శౌర్యము, ఆ పరాక్రమం ఉన్నది, అది అనివార్యము, దాన్ని నివారించడానికి సాధ్యం కాదు. ఎవ్వరు కూడా ఎవరూ ఆపలేరు దానిని. ఏ విధూత కల్మషు తేజంబు దుర్నిరీక్షము, కల్మషములన్నింటినీ పోగొట్టినటువంటి తేజస్సు అది, లేనటువంటి కల్మషములు, లేనటువంటి తేజస్సు, ఏమీ మచ్చలేదు దానికి. చంద్రునికైనా మచ్చ ఉందేమో, అటువంటి తేజస్సు రామునిది. అది దుర్నిరీక్షము, ఎవ్వరు కూడా అలా కన్నెత్తి చూడలేరు. అటువంటి ఆ రఘుస్వామి, రఘుకులంలో పుట్టినటువంటి వాడు కీర్తిని తీసుకుని వస్తాడు. రఘు వంశమునకే కీర్తిని తెచ్చినటువంటి వాడు ఆ స్వామి. వనవాసము అర్ధి జలిపి వనవాసాన్ని పూర్తిగా చేస్తాడు. 14 ఏళ్ళు కూడా చేసి అవల గైకొను సామ్రాజ్యము, సామ్రాజ్య పట్టాభిషిక్తుడు అవుతాడమ్మా, అది నిజము, ఇది సత్యము అని చెబుతూ ఉన్నదామె. కనుక అది సత్యమే, ఆ కథ అక్కడితో ఆగుతుంది. ఎలాగూ ఆ పట్టాభిషేకంతోనే ఆగిపోతుంది రామాయణ కథ. కనుక అటువంటి ఉపశృతి పలికినటువంటి పద్యము కూడా ఇక్కడ ఉపస్థితమైనటువంటిది కూడా విన్నవించాను. కనుక ఆ తరువాత ఆ ధారావాహికలో కలుద్దాం మనం కూడా ఆ తర్వాత. మరి ఇప్పటి వరకు ఏదో అలా నడుస్తూ ఉంది. మందంతా వినేవాళ్ళు కూడా అప్పుడు చెప్పేటటువంటి వాని యొక్క ఆ స్థితి ఎలా ఉంటుందో దాన్ని అనుసరించే ఉంటుంది. నిజానికి ఇవన్నీ చూస్తూ ఉన్నాము ఎన్నో, అన్నీ కులాలు మతాలు, ఏ ఒక్కటి కూడా ఇవి రెండూ లేకుండా లేవు. గ్రూపులన్నీ అలాగే ఉన్నాయి. వాటికేమీ బాధపడాల్సిన పని లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ప్రపంచమే ఈ తీరులో ఉంటుంది. నాలాంటి వాడికంటే ఏదీ లేదు. సామాన్యంగా రైతులుగా చెబుతూ ఉండేవాళ్ళు పూర్వం, ఓడగొట్టిన నాగలదుంప అని. అంటే ఓడగొట్టిన నాగలదుంప ఎందుకు పనికిరాదు? అది తగిలించుంది, పనిచేసేదైతే ఓడగొట్టరు ఆ ఏడు కోల కర్ర నుంచి, అది పనికిరాదు. దాని ఉపయోగము ఎంతో కొంత అంటే ఉంటుంది, ఏదో పగలగొట్టి పొయ్యిలోనైనా పెట్టుకుంటారు. అంతే తప్ప దుక్కి దున్ని వ్యవసాయం చేసి ఇలా చేసేది కాదు. కనుక మరి నా భావాలు అలాంటివే. బలము నీవ నాకు భక్తుడ నీ ఎడా, వంటివాడా చుట్ట మొకడు లేడు అంటాడు భీష్ముడు ఆ భగవానునితో. అలాగే ఆ స్వామి ఒక్కడే బలము. భగవద్ రామానుజుల వారు కూడా అనుగ్రహించారు శరణాగతిలో. ఆ అనుగ్రహణ ఏమిటో చెప్తా. నేను నా 9వ సంవత్సరము నుంచి మొదలుపెట్టానని చెప్పాను. విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 68 సుమారుగా 60 సంవత్సరాలు, 1 సంవత్సరం తక్కువగా. అలా నిరంతరము నాకు ఆ గ్రంథరాశితో ఆ మనస్సుకి సంబంధం ఏర్పడింది. పరమాత్మ అనుగ్రహించాడు అలా. మధ్యలో ఎందరో మహానుభావులు చెప్పారు, గురువులుగా, స్నేహితులుగా, అలాగే సఖులుగా, అనేక విధాలుగా. మరి వీరందరూ కూడా మధ్యలో వచ్చేవారే తప్ప నిరంతరము అవ్యయపిత, తల్లిదండ్రులు, ఈ శరీరము ఏదో ఇది ధరించినప్పటికే ఈ శరీర ధారణతోనే తల్లి తండ్రి గురువు దైవం అన్నీని, కానీ నిరంతరము ఉండేటటువంటి వాడు నారాయణుడు. మరి గురువు దైవం అంటున్నావేంటయ్యానంటే దైవాన్ని మరి ఎన్నో రకాలుగా దైవాలను పూజిస్తూనే ఉంటారు కదా. తల్లి దైవమే, తండ్రి దైవమే, అలాగే ఇంకెన్నో దైవాలు రకరకాలైనటువంటి పేర్లతో ఉన్నవారిని అందరినీ సేవిస్తూ ఉన్నారు. కానీ నివాసము, సుహృతు, గతి, భర్త, ప్రభువు, సాక్షి నారాయణుడే. ఏ రూపంలో పిలిచినా, ఏ పేరుతో పిలిచినా అన్నీ నారాయణుడే. కనుక వారు అనుగ్రహించారు రామానుజుల వారేమని, పితరం, మాతరం, దారాన్, పుత్రాన్, బంధూన్, సఖీన్, గురూన్, రత్నాన్ని, ధనధాన్యాన్ని, క్షేత్రాన్ని చ, గృహాన్ని చ, సర్వధర్మాంచ సంచజ్య సర్వకామాంచ సాక్షరాన్, లోకవిక్రాంత చరణౌ శరణం తే అవ్రజం విభో. ఆయన అన్నమాట అది. పితరం, మాతరం, తండ్రి, తల్లి, దారాన్, భార్య, అది బహువచనం సంస్కృతంలో. దారాశబ్దము ఏకవచనం కాదు, నిత్య బహువచనము అంటారు. ఒక భార్య కావచ్చు, చాలామంది భార్యలు కావచ్చు, అనేక జన్మలలో భార్యలు కావచ్చు. కనుక పుత్రాన్, తనయులు, పుత్రికలు కూడా, సఖీన్, బంధున్, బంధువులు, సఖులు, స్నేహితులు, గురువులతో సహా, క్షేత్రములు, ధనములు, ధర్మము, కామములు మొత్తం విడిచిపెట్టేశా. తే శరణం, లోకవిక్రాంతం, లోకమును అంటే ప్రపంచాన్ని కొలవటమే కాకుండా జీవులలో ఆక్రమించి ఉన్నదట అది త్రివిక్రముడు. అంటే అర్థం ఏమిటి అనంటే, ఈ సృష్టి స్థితి లయములనే మూడింటి యందు కూడా త్రి అంటే మూడు విక్రముడు విశేషముగా ఆయన ఉంటాడు. వీటి యందు ఆయన ఉంటేనే సృష్టి స్థితి లయాలు, లేకపోతే లేవు. లేకుంటే ఏమైందంటే ఆయన ఎలాగూ ఉంటాడు ఎప్పుడు, అది స్తబ్దంగా ఉంటుంది. ఆ స్థితి ఒకటి ఉంది, అసలు ప్రత్యేకించి ఏమీ ఆయన ప్రవేశం అంటూ చేయాల్సిన పని లేదు, ఇది సహజమది. కానీ సృష్టి ఎలాగునంటే అనుప్రవేశం జరిగితే సృష్టి అంటారు, అది వేద ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి, ఈ నామరూపాలని నేను కలుగు చేస్తాను అని జీవులతో సహా వీటి యందు ప్రవేశించాడు అని చెబుతారు. దాన్ని అనుప్రవేశము అంటారు. ఆ అనుప్రవేశముతో సృష్టి స్థితి రెండును, ఎప్పుడైతే అనుప్రవేశానికి వ్యతిరేకము ఇతరత అంటారు దాన్ని, ఆ వ్యతిరేకమునంటే అనుప్రవేశము లేకపోవటం. అసలు ప్రవేశం ఉంటుంది, అనుప్రవేశం ఉండదు, కనుక అప్పుడు అది లయము. మరి ఈ మూడింటి యందు కూడా ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆ ఎప్పుడూ ఉండే స్థితికే త్రివిక్రముడు అని చెప్పారు. అది ఎప్పుడూ ఉండే స్థితి అన్నమాట. కనుక అలాగా లోకవిక్రాంత చరణవు శరణం తే, నీ యొక్క చరణములు రెండు చరణములను కూడా శరణు రక్షకముగా అవ్రజామి పొందుతున్నాను అన్నాడు ఆయన. మరి ఇంకా ఏం కావాలి? అదే కదా కావాల్సింది. చాలామంది పాపం ఏదో బాధపడిపోయారు, ఏంటి గురువులను కూడా వదిలిపెట్టమని చెబుతాడా రామానుజులు వారు? ఆ గురువులు ఏదో బళ్ళో పాఠాలు చెప్పిన వాళ్ళు అయి ఉంటారు, అంతేగాని ఆచార్యులు కాదు అంటూ కొందరు వచ్చారు. ఒకతెగా వారికి ఎంతసేపు భగవంతుని కంటే ఆచార్యుడు గొప్పవాడు అని. అసలు ఆచార్యుడు భగవంతుడు ఒక్కడే, కృష్ణం వందే జగద్గురుం అంటూ ఒక ప్రక్కన చెబుతారు. అలాగే అస్మద్గురుభ్యో నమః దగ్గర నుంచి తెలితే నారాయణుడే చివరికి మిగులుతాడు, అక్కడే మిగులుతుంది, అసలు ఆయనే ప్రథమ గురువు. కొందరేదో అతి తెలివిగా ఏదో ఇలా అస్మద్గురుభ్యో నమః అంటే వైష్ణవానికి వస్తుందని శ్రీ గురుభ్యో నమః అంటారు. మరి ఇదేమనుకున్నారు? శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కూడా గురుపరంపరలో ఉన్నటువంటిదే. మొదట నారాయణుడు, రెండు లక్ష్మీదేవి, ఎవరసి వస్తుంది మూడోది నమ్మాళ్ళవారు. ఇదేమో ఈ సిద్ధాంతం, శ్రీ సంప్రదాయము, ఇది ద్వైమంత్ర సంప్రదాయము. మరి శ్రీ గురుభ్యో నమః అంటారు కొందరు, శ్రీ గురుభ్యో నమః అన్నా ఇదే లక్ష్మీదేవే. ఆ లక్ష్మీ మరలో నారాయణుడిని ఆశ్రయిస్తూ ఉంటుంది. ఇలా ఎక్కడ ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పుకున్నా ఆయనే గురువు, భగవానుడే గురువు. కనుక అక్కడ ఏదో చేశాడని వీళ్ళేమి భ్రమపడవసరం లేదు. భ్రమే ఇది, ఎందుకనంటే ఇంకా వేరుభావంతోనే ఉన్నారు అక్కడ. వాళ్ళ దృష్టిలో ఆచార్యుడు వేరన్నప్పుడేగా మరి భగవంతుడి కంటే ఎక్కువ అనుకోవాలనేది వీళ్ళు. అసలు ఇంకా వేరేమిటి, ఇంకా భావమే వీళ్ళది వేరైపోయి ఉంది, అది తెలియక ఉంటారు. సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎవరు ఏమీ చెప్పవసరం లేదు. మరి కొంతమంది ఏదో త్యజించేశారు గురువుల్ని అన్నట్టు అనుకుంటారు. అవన్నీ కూడా పిచ్చి ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు కాదు. ఆ తర్వాత చెబుతూ ఉన్నాడు ఆయన, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటూ నీవే అన్నీ అని చెబుతూ ఉన్నారు. మరి అతి చక్కగా మనకి కృష్ణ శతకంలో కూడా చెప్పారు, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడా, నీవే సఖుడవు, నీవే గురుడవు, దైవము నీవే, నా పతియు గతియు నిజముగా కృష్ణ అన్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, ఎంత తేలిక మాటలతో. కృష్ణుడే అన్నీ, అదిగో ఆ భావముతో ఆయన్ని ఆశ్రయించమన్నారు. ఈ భావాలు ఎప్పుడైతే ఇవన్నీ పరమాత్మ యందు ఏకీభవించి తనని తాను కూడా మర్చిపోయి సోహం అనేది విడిచిపెట్టేసి, ఆ భావం ఒకటి ఉంది లోకంలో సోహం అనేది, దాన్ని విడిచి దాసోహం స్థితికి నేను వచ్చాను. బుద్ధంటలేదు ఎవరిని సోహం అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, దాసోహం ఈ స్థితి, ఆ పరమాత్మకే నేను దాసుడను, జీవుడు ఇక్కడ నేనన్నప్పుడు మళ్ళీ ఈ శరీరంతో కాదు, ఈ నేను శరీరంతో అనుకునే నేను ఒకటి ఉంది, అది కాదు ఆత్మ అనేటటువంటిది పరమాత్మకి దాసభూత, దాసుడైతేనే ఉంటాడు అని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది. కనుక అదిగో ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ దశకి వెళ్ళాను అనుకుంటున్నా పరమాత్మ కటాక్షంతో. మరి ఇన్నేళ్ళ ఈ ప్రయాణం ఇది, మహాప్రస్థానం, 59 ఏళ్ళ ప్రయాణం ఇది పరమాత్మ సన్నిహితంగా. అంతకుముందు జన్మలలో ఎన్నో జన్మలలో ఉండవచ్చు, కానీ అవన్నీ గుర్తుండవు కదా. కనుక అలా బయలుదేరి సాగుతూ ఉంది ప్రయాణం. సాగినంతకాలం అలా ఆ స్వామి కటాక్షం. నా భావాలు కూడా ఇలాంటివే కనుక నేను చెప్పేది ఇలాంటిదే. మరి ఇవి కూడా బాగుండాలి అని అంటే దీనికి ఇలాంటి భావాలకి ఏకీభావం చెందినప్పుడు అప్పుడు బాగుంటుంది. ఎవరికైనా మిగిలిన వారికి బాగుండదు ఇది. ఇలాంటి భావాలు కలిగినప్పుడే ఇది బాగుంటుంది. అంతే కదా, ఏదైనా సమానమైన భావాలు కలిగిన వారికే స్నేహం కుదురుతుంది. మరి ఒకరితో ఒకరు కలిసి ఉండటం, ఒకరినొకరు పొగుడుకోవటము అన్నీ కుదురుతూ ఉంటాయి. ఈ సమాన భావాలు లేకపోతే కష్టం. కనుక నేను ఇదే కోరతా, ఎవరినైనా వినేవాళ్ళు ఒకరిన్నా దీనికే రండి అంట. ఈ భావమే నేను చెప్పేది. కనుక ఆ ధారావాహికలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏదో రోజు 10 నిమిషాలు ఆ తిరుపావు యూట్యూబ్ ద్వారా కానీ లేదా ఒక అది వీలు కాకపోతే మామూలుగా కానీ వస్తూ ఉంటుంది ధనుర్మాసం అంతా. అయితే ఏదైనా విశ్రాంతి ఉంటే నాకు మాత్రం ఈ మధ్యనే ఆ పరమాత్మ కటాక్షము కలిగి ఏమి అంటే ఒక గ్రంథం లభ్యమయ్యింది. ఈ బ్రహ్మసూత్రములన్నింటికీ కూడా వ్యాసమహర్షి వ్యాఖ్యాన రూపంలో భాగవతం చెప్పాడు అని ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. పెద్దలు చెప్పారు ఈ మాట వ్యాఖ్యానాల్లో కూడా, వీరరాఘవీయ వ్యాఖ్యానంలోనూ ఉన్నది, ఇంకా పద్మపురాణం గరుడ పురాణం వీటిల్లో కూడా ఉందని చూపించారు. ఏంటి, బ్రహ్మసూత్రములకు సాక్షాత్తుగా వ్యాఖ్యానము భాగవతం. వ్యాసుడే చెప్పాడు, సూత్రాలు ఆయనే చెప్పాడు, వ్యాఖ్యానం ఆయనే చెప్పాడు. అలాగే భగవద్గీతకు వ్యాఖ్యానమే భాగవతం. అలా ఉపనిషత్తులకి ప్రస్థాన త్రయానికి వ్యాఖ్యానమే. కాబట్టి దీన్ని ప్రస్థాన చతుష్టయము అంటారు, దీన్ని కలుపుకుని ఉత్తర దేశం వారు. కనుక ఇప్పుడు బ్రహ్మసూత్రాలంటే పరబ్రహ్మను గూర్చి చెప్పినటువంటి సూత్రములు అని అర్థం. వాటిని ఎవరో ఒక ఆయన హరిదాసజీ అనుకుంటా, ఆయన ఉత్తర దేశం ఆయన, మరి ఎక్కడి నుంచి సంకలనం చేశారో ఏం చేశారో తెలియదు, ఆయన మాత్రం అచ్చు వేశారు ఆ గ్రంథాన్ని. అంటే బ్రహ్మసూత్రము ఆ సూత్రానికి వివరణగా సంస్కృత భాగవతంలో శ్లోకాలు ఇచ్చారు ఆయన. ఇలా మొత్తం అన్ని సూత్రాలకి 545 అనేవారు, 55 అనేవారు, 58 ఎన్నన్నా ఆది అధాతో బ్రహ్మ జిజ్ఞాస మొదలు అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ చివర ఇక్కడ వరకు సమానమే అన్నీ కూడా. కనుక దానిని నేనేదో తెలుగు, నాకు తెలిసినంత తెలుగు రాసుకుంటూ ఈ ఖాళీ సమయంలో ముందుకు సాగుదాము అనేది నా యొక్క కోరిక. దైవం అనుగ్రహిస్తాడు. తర్వాత మళ్ళీ మనము రామాయణ ధారావాహికలో కలుసుకుంటాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.